201 హ్రీంకారిణి భాడోట్ హ్రీంకారిణి ద్వితీయ ఖండ సమాప్త్యవ్యన తయా వాచ్యవాచక సంబంధేన అస్యా స్త్రీతి తథా ఓం హ్రీంకారిణ్యే నమః ఆం వి పంచదశి మహామంత్రము నందలి ద్వితీయ కూటము యొక్క సమాప్తి యందున్న యంతిమ బీజాక్షర ముగా వాచ్యవాచక సంబంధముతో దేవి యందు గలదుగాన పరమేశ్వరి హ్రీంకారిణి యని ధ్యాతవ్య ఎగుచున్నది